కృష్ణ యజుర్వేదాంతర్గత 3 అవధూత ఉపనిషత్ అధ్యయన పుష్పము ఓం వేద ప్రవచిత సంజార్థ స్వరూపుడగు స్వస్వరూప సర్వస్వరూప జగత్స్వరూప పరమాత్మకు నమస్కరిస్తూ, ఒక సందర్భములో గొప్ప తపస్శాలి లోకకళ్యాణ మహదాసీయుడు తత్వార్థన్యాసి అగు సాంకృతి మహర్షి భగవంతుడు అవధూత శ్రేష్ఠుడు ఆశ్రితజన మోక్షఫలప్రదాత అగు దత్తాత్రేయస్వామిని దర్శించి సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు. శ్రీ దత్తాత్రేయ అవధూత బిడ్డ, నీకు శుభమగుగాక. విచ్చేసిన కారణం సాంకృత మహర్షియు, హే భగవాన్, తత్వార్థ జిజ్ఞాసినై మిమ్ములను దర్శించి మీ ప్రవచనములు విని సంసార బంధములను త్రెంచుకోవాలని ఉద్దేశించాను. స్వామీ, కో అవధూతః, ఎవరిని అవధూత అని అంటాము? కా స్థితేః, అట్టి అవధూత యోగి యొక్క స్థితి స్థానము ఎట్టిది? కిం లక్ష్మ, వారి చిహ్నములు ఏ విధంగా ఉంటాయి? ఈ సంసారము వారి పట్ల ఎట్టి రూపము కలిగి ఉంటుంది? అపార కరుణామయుడు ఆశ్రితజన వాత్సల్య సాగరుడు భగవంతుడు అగు దత్తాత్రేయుల వారు సాంకృతి మహర్షి యొక్క ప్రశ్న విని సంతోషము ప్రకటించారు. ఈ రీతిగా ప్రవచించసాగారు. దత్తాత్రేయస్వామి ఎవ్వరైతే అక్షరత్వాత్ తరగటము పెరగటము జనించటము నశించటము మార్పు చేర్పులు ఇటువంటి ధర్మములు కించిత్ కూడా ఉండనట్టి అక్షరస్వరూపమగు ఆత్మతో మమేకత్వము పొంది ఉంటారో? వరేణ్యత్వాత్ ప్రతి ఒక్క వ్యక్తికి చెందిన సర్వశ్రేష్టమగు కేవలి స్వరూపమును బుద్ధితో ఎరుగుచు చిత్తముతో భావించువారే ఉంటారో? ఉద్ధూత సర్వబంధనాత్ మనోబుద్ధి చిత్తహంకార పరిధులను దాటివేసి బంధ సంబంధములన్నీ జయించివేసి ఉంటారో? నాటక పాత్ర యొక్క బంధములు నటునివి కాని తీరుగా ఉంటారో? తత్వమసి సోహం త్వమేవాహం అయమాత్మ బ్రహ్మ మొదలైన వేద ప్రవచితములైన మహావాక్యముల అర్థలక్ష్యము కలిగి ఉంటారో? అట్టివారు శాస్త్రములచే అవధూత అని పిలువబడుచున్నారయ్యా. వారు బ్రహ్మచారిగుహస్థవాన ప్రస్థ సన్యాస ఆశ్రమధర్మములకు లోకగతమైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణపరిమితులకు అతీతులే ఆత్మీయందు సదా సంస్థితులే ఉంటారు. అనగా అతడు ఆశ్రమవర్ణ ధర్మములకు నియమితుడు పరిమితుడు కాదు. సహజముగా ఆత్మ ఒక్కటే అతని పట్ల ధర్మము ఫీచర్ అయి ఉంటోంది. అట్టి ఆత్మత్వము అకృత్రిమంగా పునికి పుచ్చుకొనియున్నవానిని అవధూతగా చెప్పుకోవటం జరుగుతోంది. ప్రియమోద ప్రమోదానందములే అతని 4 శారీరక విభాగములు. ప్రియమును శిరస్సుగా ధరిస్తున్నారు. మోదము సంతోషము దక్షిణ కుడి విభాగంగాను ఆత్మానందరూపమగు ప్రమోదమును ఉత్తర ఎడమ భాగముగాను కలిగి ఉంటున్నారు. ఆనందము వారి బాటలో గోష్పదము ఆవు డెక్కంత వంటిది. సంతోషము తృప్తి ఆనంద బ్రహ్మానందములచే ఆయన స్వరూప స్వభావములు నిత్య ప్రకాశమానము అగుచున్నాయి. గోవాల సదృశం శీర్షం వారి శిరస్థానము శిరో ఉద్ధభాగము గోవు యొక్క తోక రూపముగా ఉంటుంది. మధ్యగాని క్రిందగాని కాకుండా సుషమ్న యొక్క చివరగా బ్రహ్మపుచ్చము బ్రహ్మరంధ్రమున 1 తత్వం 2 సోహం 3 త్వమేవహం 4 త్యం అహమేవతు అను చతుష్పదముపై ఆసీనుడై ఉంటాడు. ఈ సర్వము దర్శిస్తూ పరాంగతిని స్థానమును సునిశ్చలము చేసుకుని ఉంటున్నారు. అతడు అమృత స్వరూపుడు అని శాస్త్రములచే శ్లాఘించబడుచున్నాడు. మృత్యువు అతని పట్ల అసంగతమవుతుంది. సాంకృతి మహర్షి మహాత్మ అవధూత శ్రేష్ఠ దత్తాత్రేయస్వామి, ఈ జీవుడు ఏ కర్మలచే లేక ఏది పొందటముచే మూతత్వమును అధిగమించి అమూత స్వరూపుడవుతాడు. దత్తాత్రేయులవారు ఇన్నాయన సాంకృతి ముని కర్మల వలనగాని సంతానముయొక్క ప్రాప్తిచేతగాని ధనజననారి ఇత్యాది సంపదలు కలిగియుండుటం చేతగాని లేక సంపాదించుట చేతగాని అమూత స్వరూపుడు కాజాలడు. మూతత్వ స్వభావ పరిధులను అతిక్రమించలేడు. త్యాగేన ఏకే అమూతత్వమానసుః. ఒక్క త్యాగముచేత మాత్రమే నేను దేహముతో పుట్టుచున్నాను, దేహముతో మరణిస్తున్నాను, దేహము యొక్క ప్రవృద్ధిచే సుఖము హానిచే దోహకము అను మృత్యుపరిధిని అతిక్రమించగలడు. నేను ఈ దేహముల రాకపోకలకు వేరే వస్త్రముల ధారణ వలె దేహ గ్రాహ్య అత్యాజ్యములకు సాక్షిని అని గ్రహించి అమృతత్వమును ఆస్వాదించటానికి త్యాగమే ఉపాయమైయున్నది. త్యాగము చేతనే కైవల్యము. అంతేగాని దృశ్య విషయ పరంపరలేవో లక్ష్యముగా కలిగి వాటిని పొందటముచేత కాదు. సాంకృతి మహర్షి ప్రభు, అవధూతల సంచార ప్రదేశములు ఏవేవి? వేటివేటితో సంబంధము కలిగి ఉంటారు? ఏ క్రియలు కర్తవ్యములు నిర్వర్తిస్తూ ఉంటున్నారు? దత్తాత్రేయస్వామి నాయన, వారికి ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండకూడదు అను నియమాలేవీ వర్తించవు. యథేచ్ఛానుసారంగా ఎక్కడైనా సంచరిస్తూ ఉండవచ్చు. వారికి దృశ్యమంతా సత్స్వరూపమగు ఆత్మకు కించిత్గా కూడా భిన్నమని అనిపించదు. అంతేకాదు, వారు వస్త్రములు ధరించటం జరుగుచుండవచ్చు, వస్త్రములు ధరించకనుపోవచ్చు. ఇది నాకు ధర్మము, అది నాకు ధర్మము కాదు అను పరిమితులు కలిగి ఉండరు. ధర్మధర్మములు డూస్ అండ్ డోంట్స్ వారికి వర్తించజాలవు. ఆపాదించలేము, ఇదియే పవిత్రము, అది కాదు అను భేదము వారు కలిగి ఉండరు. అందుచేత పవిత్రము కదా అని స్వీకరించరు, అపవిత్రము అని తిరస్కరించరు. లోక సంబంధమైన పవిత్ర అపవిత్ర వస్తుస్థితి స్థానములను వారికి ఆపాదించలేము. ఈ వ్యవస్థలో ఉంటారు, ఆ వ్యవస్థలో ఉండరు అని వ్యవస్థలను వారికి ఆరోపించవీలులేదు. అవధూతల యాగము సర్వమును సర్వత్రా సర్వదా బ్రహ్మముగా చూడటమే, సర్వులకు అంతర్యామి అయి ప్రకాశించటమే వారికి సాంగ్రహణయాగము. అదియే వారికి అశ్వమేధము మొదలైన వాటికి మించిపోయినట్టి అంతర్యామి యాగము. అంతర్యామిత్వమే వారు అనుక్షణికము సర్వవేళలా నిర్వర్తించు మహాయజ్ఞము మహాయాగము కూడా. అవధూత యొక్క కర్తవ్య అకర్తవ్య వ్యవహారములు లోకరీతిగా చూస్తే బహువిచిత్రంగా ఉంటాయి. ఈ జనులలో అనేకులు ఏ సిరిసంపద ఆపద ప్రతిష్ట స్వజనులు పొగడ్తలు మొదలైనవి గొప్ప గొప్ప విషయాలుగా భావిస్తున్నారో, అట్టి సంబంధ బాంధవ్యములన్నీ అవధూత దృష్టిలో బాట ప్రక్కన కనిపించే జంతుకళెబరముల వలె తుచ్చమైనవిగా ఆగుచున్నాయి. జనులు ఏ దృష్టిచే సర్వము పరబ్రహ్మమే స్వస్వరూపమే అనుభావనను మమకారమహంకార దృష్టులచే సుదూరము చేసుకుని ఉంటున్నారో, అట్టి దేహాత్మదృష్టిని లేక సాంసారిక దృష్టిని తిరస్కరించి ఆత్మదృష్టిపరులే ఉంటున్నారు. అవధూతకు అననిత్య ఆశ్రయస్థానము ఆత్మయే అగుచున్నది. అంతర్యాగం యజ్ఞతే అంతర్యామి యాగములో నిమగ్నమై ఉంటున్నారు. అందుచేత స్వైరం న విగాయత్ తత్మహావ్రతం బాహ్యాడంబరములు బాహ్య ప్రదర్శనలు ఆదరించకపోవటమే వారి పట్ల మహావ్రతము. వారు మూఢుల వలె లోక సంబంధమైన సంఘటనలు సందర్శనము సంబంధము అనుబంధము ఓ బాంధవ్యము మొదలైన వాటిని అంటిపెట్టుకుని ఉండరు. న సహ మూఢవత్ లిప్యతే అవన్నీ కలలో కనిపించే జనల పరస్పర సంబంధము వంటివి అను ఎరుకయందు సంశయరహితులే ఉంటారు. ఆయా లోక సంబంధమైన విషయ విశేషములచే ఏమాత్రము దోషము పొందనివారే ఉంటారు. కలలోని దోష విషయాలు కల తనదైనట్టి స్వప్న సాక్షిని దోషపూరితం చేస్తున్నాయా? లేదు. కలలో కనిపించిన సంపదలు ఆపదలు నిద్రలేచి గుర్తు చేసుకొనివ్వడు నావి నాకు సంబంధించినవి అని అనుకోడుగదా. అవధూత వర్తమానంలోనే ఈ దృశ్య వ్యవహారమంతా స్వప్న సదృశ్యంగా దర్శిస్తూ ఉంటాడు. కనుక దృశ్య దోషములు ఆతనిని స్పృశించజాలవు. సూర్యకిరణములు దృష్టాంతము యథార్వహ సర్వరసాత్ ప్రభుంక్తే. సూర్యుడు తన కిరణజాలములను సర్వవస్తువులపై ప్రసరింపజేస్తూ సర్వరసములను పీల్చుచు వాస్తవానికి అవేమీ స్వీకరించుకయే ఉంటారు కదా. మురుగుగుంటపై ప్రసరించిన కిరణములు అక్కడి తేమను ఆవిరి చేయవచ్చుగాక. అవన్నీ సూర్యుడు స్వీకరిస్తాడా, త్యజిస్తాడా? రెండూ ఉండదు కదా. అట్లాగే అవధూత నుండి బయల్వెడలే మనో బుద్ధి చిత్త అహంకార కిరణపుంజాలు విషయములపై వస్తువులపై వ్రాలటం లోకరీత్యా జరిగినప్పటికీ ఆత్మ సూర్యప్రభారుపుడగు ఆ యోగి విషయములను అంతరంగా ఏమాత్రమూ స్వీకరించనివాడే ఉంటాడు. యథా హుతాసనః సర్వభక్షః అగ్నిదృష్టాంతము. అగ్ని కాల్చు వస్తువుల దోషాలు అగ్నిని అంటుతాయా? వస్తువుల ఆకారాలు రసాలు అగ్నిచే కాల్చబడుచు వాటి ధర్మాలచే అగ్ని ఏమాత్రమూ స్పృశించబడదు కదా. అట్లాగే తథైవ యోగి విషయాన్ ప్రభుంక్తే న లిప్యతే పుణ్యపాపైశ్చ శుద్ధే. యోగి కూడా అగ్ని సూర్యుని వలె నిత్యశుద్ధుడై ఉంటాడు. ప్రపంచంలో అజ్ఞాన జీవులను ముంచెత్తే పుణ్యపాప విషయ పరంపరలు అవధూత యోగిని స్పృశించవు, దోషము కలిగించవు. ఆతని ఆత్మదృష్టి పుణ్య పాపద్వంద్వ మోహములను దాటివేసినదే ఉంటుంది. సముద్ర దృష్టాంతము. ఆ పూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం. ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయ్యం. ప్రవిశంతి సర్వే సశాంతిం ఆప్నోతి న కామకామి. యోగి జగత్తు పొందుతూ జగత్తు లేనివాడే ఉంటాడు. కోరికలు ఉండి కోరికలే లేనివాడే ఉంటాడు. అనేక నదీ జలాలు సముద్రంలో ప్రవేశించవచ్చుగాక, సముద్రము పొంగదు. సూర్యకిరణాలు సముద్రజలమును ఆవిరిగా మార్చివేస్తూ మేఘములను వర్ధిల్లింపజేస్తూ ఉండవచ్చుగాక, సముద్రము కృంగదు. సముద్రజలము ఎల్లప్పుడూ నిండుగా తన సువిశాలత్వము కొనసాగిస్తూనే ఉంటుంది కదా. అట్లాగే అవధూత అకామకామి అయి ఉంటాడు. అనుకున్నవి సిద్ధించినంత మాత్రంచేత పొంగడు, సిద్ధంచకపోతే కృంగడు. స్వప్నంలో ఒకనికి గుడిసెలో ఉన్నట్లుగా కలవస్తే లేదా అంతఃపురంలో ఉన్నట్లు కలవస్తే ఆతడు నిద్రలేచి కృంగుతాడా, పొంగుతాడా? ఇక్కడి ప్రాపంచిక విషయాలు అవధూతలో ప్రవేశించి సశాంతిస్తాయి, అంతేగాని కల్లోలం చేయవు. అదే కామకామి కోరికలు కోరుకొనివాడు విషయంలోనో కోరికలు తీరితే పొంగటము లేదా కృంగటము జరుగుతుంది. యోగికి జగద్దృశ్య భోగికి గల భేదము ఇంతే. న విరోధః మనోబుద్ధి చిత్త అహంకారాలను ఆత్మకు అద్వితీయముగా దర్శిస్తూ ఉంటాడు. అందుచేత వాటి ధర్మములను నిరోధిస్తేనే ఆత్మభావన సిద్ధిస్తుందనే పట్టుదల ఆవేశములను వదలి ఉంటాడు. ఏది ఇట్లున్నా కూడా స్వకీయ ఆత్మయే సర్వస్వరూపమై వెలుగొందుచున్నదను ఎరుకా దర్శనము అనుభూతికి నిరోధకమైనదేదీ ఎక్కడా ఉండజాలదని గ్రహించి ఉంటాడు. మేఘాలు ఆకాశాన్ని మింగగలవా? లేదు కదా. అట్లాగే దృశ్య సంబంధమైన మనస్సు ఆత్మను అణచిపెట్టజాలదు. జలతరంగములు జలమునకు అనన్యమే అయినట్లు మనోతరంగములు ఆత్మయందే ఆత్మకు అనన్యమై ఉన్నాయి. నచ ఉత్పత్తి ఆత్మస్వరూపుడుగా తనకు ఉత్పత్తి వినాశనములు లేవని గ్రహించి ఉంటాడు. దృశ్యదేహ మనో బుద్ధిచిత్తహంకారముల కలిమిలేములతో సంబంధము లేని స్వస్వరూపమునందు నిత్యోదయుడే ఉంటాడు. నబంధో జీవాత్మకు ఇహస్వరూపమునకు సంబంధించినవైనవనిపించే బంధమోక్షములతో పరాత్మ సంబంధించినదే ఉండదు. కాబట్టి సర్వదా ఆత్మస్వరూపుడనగు నాకు దృశ్యదేహమనో బుద్ధిచిత్తహంకారములచే బంధము లేదు. సూర్యకిరణములు సూర్యుడికి బంధము ఎట్లా కల్పిస్తాయి అని ప్రశ్నించుకొని సత్వస్తువును ఎరిగి ఉంటాడు. ఆతనికి అయినవాళ్లు ఉండరు, కానివాళ్లు ఉండరు. స్వస్వరూపమగు ఆత్మయే సర్వత్రా సమస్త ప్రదర్శన చమత్కారములుగా ఆగుచున్నట్లు ఆస్వాదిస్తూ ఉంటాడు. నచ సాధకః ఏదైనా ఇంకా సిద్ధించవలసినది ఉంటే అప్పుడు సాధన యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఆత్మ అద్దాని అఖండవం ప్రమేత్వములతో సహా సర్వదా సిద్ధించియే ఉన్నదని గమనిస్తాడు. కనుక సాధకుడు క్రొత్తగా ఏదో అవ్వవలసిన అగత్యము ఆతనికి కనిపించదు. సాధక స్థితిని దాటివేసి సర్వదా సిద్ధించినవాడై ఉంటాడు. నా ముముక్షుః ఆకాశ సూర్యుని జలంలో ప్రతిబింబించే సూర్య ప్రతిబింబముతో సమానమైన కేవల కల్పితమగు జీవాత్మకు బంధ విముక్తి యొక్క అగత్యమేమున్నది? నాటకంలోని పాత్రతో నటుడికి బంధమేమున్నది? అద్దానికి మోక్షమెక్కడిది? సహజము సర్వసందర్భములకు సాక్షియగు ఆత్మ నిత్యముక్తమై ఉండగా క్రొత్తగా ముముక్షువు కావలసిన అవసరమేమున్నది? మోక్షము పొందాలి అనే ఆశయమును దాటివేసి ఉంటాడు. నవై ముక్త ఇత్యేషా పరమార్థత అవధూత దృష్టికి ఈతడు ముక్తుడు, ఆతడేమో బద్ధుడు. అనుభేదములు అగుపించవు. జగద్దృశ్యమంతా నాటకము, సర్వజీవుల స్వరూపము అఖండాత్మ అయి ఉండగా ఇక బద్ధుడెక్కడా, ముక్తుడెవడు? ఆ భేదము ఆతనికి కనిపించదు, అనిపించదు, వినిపించదు. చిరునవ్వుతో ఆత్మనే అంతటా అందరుగా దర్శిస్తూ ఉంటాడు. సాంకృతి మహర్షి మహనీయ, సంసారము అనగా ఏమి? దేనిని సంసారము అని మనము పిలుస్తున్నాము? దత్తాత్రేయులవారు కర్మలతో ఏర్పరచుకున్న సంబంధమే సంసారబంధము అని పిలువబడుతోంది. నేను ఐహికం ఇహలోకం గాగాని ఆముష్మికం పరతత్వమునందు గా ఇంకా సంపూర్ణుడనుకాను. ఏవేవో కొన్ని కొన్ని కర్మలు నిర్వర్తిస్తేగాని మరికొన్ని కొన్ని కర్మల నుండి విరమిస్తేగాని సిద్ధించవలసినది నాకు సిద్ధించదు. ముక్తి కొరకై కొన్ని ఇతహపూర్వము నిర్వర్తించాను. ఇప్పుడు ఇంకా కొన్ని నిర్వర్తిస్తేగాని ముక్తిని నేను సమీపించలేను. ముక్తి లభించేవరకు నేను దుహఖిని, అజ్ఞానిని, కృతకృత్యుడను కానేకాను. జీవుని యొక్క ఇట్టి ఆవేశరూపమగు అభిప్రాయమే సంసారము. నా కుమారుడు పుత్రుడు తదితర బంధువుల కొరకై ఇంకా కొన్ని కొన్ని సాధించాలి, నిర్వర్తించాలి. అప్పుడుగాని ముక్తి గురించి సంసిద్ధపడలేను. అను క్రియావిశేషముల గురించిన అపేక్షయే సంసార బంధము. నేను స్వతహగానే కర్మలకు సంబంధించుకయే కేవలాత్మస్వరూపుడను, కనుక పరమానంద పూర్ణుడను. జీవాత్మత్వము నా యొక్క ఒకనొక అంశ మాత్రమే. నా యొక్క జీవాత్మత్వము నా పరమాత్మత్వము యొక్క స్వీయ కల్పన చమత్కారము. సర్వదా కాలః కాలము అగు ఆత్మనే అయి ఉండగా ఇక ఇప్పుడు క్రొత్తగా ఏవేవో కర్మలు నిర్వర్తించి వాటి ఫలితముగా ఆత్మత్వము సిద్ధించుకోవటమనే ప్రసక్తి ఎక్కడిది? ఆత్మకు వేరుగా ఏ కర్మఫలములు కోరి కర్మలు ఆచరించాలి? నా ఆత్మయే సర్వభూతములకు సర్వలోకములకు ఆత్మయి ఉన్నది కదా. ఉత్తమ కర్మల పరంపరలు వేద అధ్యయనము మొదలైనవి చేస్తేగాని ఆత్మత్వము సిద్ధించదని ఎందుకనుకోవాలి? ఆత్మగా నన్ను నేను ఎరుగుచుండుటచేత స్వయముగా ఆత్మలక్షణుడను అగుచున్నాను. ఆత్మ నిష్క్రియము అకళంకము కదా. ఆత్మ క్రియలకు సంబంధించనిది అవటంచేత నేను కొన్ని కర్మలను వదలటము, మరికొన్ని ఆశ్రయించటము, భిక్షస్నానము, శోచము మొదలైనవన్నీ అనివార్యమనుకోవటం లేదు. అవి లోకరీతికి అవసరమేమోగాని నాకు కాదు. ఆత్మకు భిన్నముగా, దృక్కు భిన్నంగా, ద్రష్ట యొక్క కల్పన పట్ల ఎవరికీ సత్యదృష్టి ఉంటుందో అట్టివారికి మాత్రమే కర్మలు సాధనలు అత్యవసరమని అనిపించుచున్నది. జలములో సూర్యప్రతిబింబము వంటిది, దర్పణములో ప్రతిరూపము వంటిది, నాటకములో పాత్ర వంటిది అగు జీవాత్మ కల్పితమేనని, పరస్వరూపాత్మ నిత్యముక్తము అని ఎరిగిన తరువాత ఇక జగన్నాటకములోని జీవాత్మకు మోక్ష ప్రసంగమెక్కడిది? అందుకొరకు సాధన సంపత్తితో పనిమాత్రం ఏముంటుంది? సాధన అవసరమే లేదు. పననదే సాధన యొక్క అంతిమ ప్రయోజనము. నా అన్యారూపిత లోక ప్రసిద్ధ సంసార ధర్మములు, ఈ దృశ్యము, ఈ లోకాలు ఆత్మకు ఆరోపితం మాత్రమే. మట్టితో పులి, మేక బొమ్మలు తయారు చేసుకుంటే మట్టి మేక పులి అవుతోందా? లేదు. ఇది క్రూరమైన పులి, అది సాధుజంతువు అగు మేక అని భయము సాధుత్వము పొందటము వంటిది ఈ సంసారము. ఆ బొమ్మలలో మట్టియే సత్యము కదా. ఈ దృశ్యములో లోకములు, లోకులు ఇవన్నీ ఆత్మకు అనన్యము. ఆరోపితం చేత మనస్సుచే అనేకముగా కనిపిస్తున్నాయి. ఆత్మస్వరూప భావన దృష్ట్యా లోకములు లేవు, లోకధర్మములు లేవు. అనేకంలో అంతర్లీనమై దాగియున్న ఏకత్వము మాత్రమే సత్యము. సాంకృతి మహర్షి మరి ఇక్కడ లోకులు, లోకములు, ఆకారములు, గుణముల దృష్ట్యా వేరువేరుగా అగుపిస్తున్నారు కదా. ధర్మశాస్త్రము ఆశ్రమ ధర్మములను, వర్ణధర్మములను వివరించి చెప్పుచున్నది. అట్లాగే ఇక్కడ జ్ఞానులు, మూర్ఖులు, ధర్మపరులు, అధర్మపరులు వేరువేరుగా ఆగుపిస్తున్నారు కూడా కదా. దత్తాత్రేయుల వారు అవును. మనస్సుకు ఇక్కడ అనేకమంతా ఈ జీవునికి అనుభవమవుతోంది. అయితే అజ్ఞానికి ఇక్కడ అనేకంగా కనిపిస్తూ అనేకంగా కూడా అనిపిస్తోంది. యోగికో లేక అవధూతకో అనేకంగా కనిపిస్తూ ఏకంగా అనిపిస్తోంది. ఇప్పుడొక దృష్టాంతము వినండి. ఒక ప్రదేశంలో కొన్ని కోతులు గుంపు ఉన్నది. అది శరత్కాలము. వాతావరణమంతా ఎంతో చలి కలుగజేస్తూ ఉన్నది. వాటిలో కొన్ని తెలివైన కోతులు ఒకచోట గుమగుడి చలి నుండి మనలను మనము రక్షించుకోవటము ఎట్లా అని సమాలోచన చేయసాగాయి. వాటికి ఒక గొప్ప ఉపాయం తట్టింది. ఆ ఉపాయం ప్రకారము కోతులన్నీ బయలుదేరి గురివింద గింజలను, క్రింద నలుపుగా పైకి ఎర్రగా ఉండే గింజలను సంపాదించి ఒకచోట గుట్టగా పోసాయి. అగ్ని ఎర్రగా ఉంటుంది కదా. ఇదిగో ఈ గుట్ట ఎర్రగా ఉన్నది. అనగా ఇవి చలిమంటలు. ఈ మంటల వలన మనకిక చలి ఉండదు కదా అని తలచి చలికాచుకొంటున్నట్లుగా అనుభవము పొందసాగాయి, భ్రమించసాగాయి. ఇక్కడి సాంసారిక ధర్మాలు, వాటి వలన సుఖములు పొందామనుకోవటము ఆ కోతులు గురివిందగింజల గుట్టను చలిమంట అని అనుకొని చలిపోగొట్టుకున్నట్లు భ్రమించటము వంటిది. ఆత్మను ఎరిగి ఆత్మతత్వమును నిశ్చలంగా ఆశ్రయించిన వానికి ఇక శాస్త్ర నిష్ఠలు, కథావిశేషములు మొదలైన వాటితో పని ఏమీ? విని క్రొత్తగా తెలుసుకొనవలసినది ఏమున్నది? సందేహాలు కొనసాగునంతకాలము మాత్రమే శాస్త్రజ్ఞానము యొక్క ఆవశ్యకత. నేను ఆత్మను, అఖండ అప్రమేణిత్య సర్వస్వరూప సత్యమును అని ఎరిగిన అవధూతకు శాస్త్రజ్ఞానములో ఇక పని ఏముంటుంది? జ్ఞాన సంచిన్న సంశేహ. సంశయములు తొలగిన యోగికి తర్జన భర్జనలతో అవసరముండదు. ఓ సాంకృతి మహర్షి, సర్వాంతర్యామేగు ఆత్మనే నేనే ఉండగా అట్టి భావనయే నాకు నిధిధ్యాస ఆగుచున్నది. ఇక మరో శాస్త్రీయమైన నిధిధ్యాసతో పనేమున్నది? అదంతా ఆత్మభావనకు విపర్యము అని అవధూత గమనిస్తున్నారు, భావిస్తున్నారు. విపర్యమే లేనప్పుడు ధ్యానముతో పనేమున్నది? ఈ ఇంద్రియములకు తారసబడే సర్వము ఆత్మకు అభిన్నము అనుదృష్టి లేక ధ్యాసయే అవధూతకు ధ్యానము అగుచున్నది. అందుచేత ఓ మహర్షి, ఈ దేహము నాకు సంబంధించినది కాదు, నేను ఈ దేహమునకు సంబంధించినవాడిని కాదు. బంగారపు ఆభరణమునకు ఆకారమున్నంత మాత్రము చేత బంగారమునకు ఆ ఆభరణ ఆకారము ఉన్నట్లు అవదు కదా అను అనుక్షణికమైన భావన బలము చేత నేను దేహాత్మభావన అనే విపర్యము పొందటము లేదు, దేహభావనను దరిజేరనీయటము లేదు, భౌతిక దేహత్వము ఆశ్రయించటము లేదు. సాంకృతి మహర్షి, మరి ఈ వేరువేరు మానవ జంతు దేవతా ఉపాధుల మాట ఏమిటి? దత్తాత్రేయులవారు, ఓ అదా, నేను మానవుడను, జంతువును, దేవతను మొదలైనవన్నీ కూడా మనోవిపర్యములే. అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యము విపర్యాసం చిరా అభ్యస్త వాసనతో అపరికల్పతే. చిరకాలముగా అభ్యసించుచు వస్తున్న వాసనలచే టేంజ్ టు ఫీల్ టెండెన్సీస్ ఏర్పడుచున్నవి మాత్రమే. భ్రమ తొలగనంతవరకు కూడా భ్రమమాత్రమగు నేను, నీవు, వారు, వీరు, ఇది, ఇది, వేరు, వేరు అనునది ఈ జీవుని పట్ల ఉపాధి పరంపరలుగా కొనసాగుచూనే ఉంటుంది. దేహముతో నేను అవినాభావ సంబంధము కలిగి ఉన్నాను అను స్వయం కల్పిత వాసన పరంపరల చేతనే అదంతా ఏర్పడి వర్తిస్తోంది. ఇదే సంసార దృష్టి. సాంకృతి మహర్షి, మరి అట్టి సంసారిక దృష్టి మాపట్ల తొలగేది ఇట్లా? దత్తాత్రేయులవారు, దృశ్యము, దేహము అభావములకు పరము, అవే బియాండ్ అయినట్టి ఆత్మ యొక్క తత్వము గురించి ఆధ్యాత్మశాస్త్రము, ముఖ్యంగా ఉపనిషత్తులు, తత్వజ్ఞులు, సద్గురువులు ఎలుగెత్తి శృణ్వంతి విశ్వే అమృతస్యపుత్రః అని గానం చేస్తున్నారు కదా. శాస్త్రసద్గురు ప్రవచనముల సహాయముతో సర్వమునకు సర్వదా పరమయున్న ఆత్మ గురించిన సమాచారము యొక్క శ్రవణ మనన నిధిధ్యాసలచే నేను సహజంగానే సర్వదా కేవలాత్మస్వరూపుడను కదా అను అభ్యాసఫలమును సునిశ్చితం చేసుకోవాలి. అట్టి సమున్నత సత్యభావనచే దేహాత్మభావనలు తమకు తామే తొలగగలవు. నేను సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలకు బద్ధుడను అనుభ్రమలు కూడా తొలగుతూ రాగలదు. వ్యావహారిక పరిమితత్వ భావావేశము సన్నగలసాగుతోంది. ఆత్మజ్ఞానముతో కూడిన తత్సమాచారము పొందుతూ చేయు ధ్యానముచేతనే కర్మలచే బద్ధుడను అనునది తొలగగలదు. ఆత్మజ్ఞానము ఆశ్రయించకుండా లేక పూర్ణమగు స్వస్వరూపము అయిన ఆత్మ గురించిన శ్రవణమనన నిధిధ్యాసలను సేవించకుండా పరోక్ష భావనతో వేల సంవత్సరములు ధ్యానము చేస్తూ ఉన్నా సరే కర్మల బంధము తొలగునది కాదు. అఖండాత్మకు నేను అనన్యుడను అనుభావనాభ్యాసమే అనుకుంటూ ఉండటమే ఆత్మసిద్ధికి ఉత్తమ ఔషధం. లోక వ్యవహారములతో విహరణము దుర్వ్యసమగుచూ ఉంటే అప్పుడు మనస్సును వ్యవహారముల నుండి విరామము పొందటానికి ధ్యానము అవసరమే. అయితే ఆత్మయందు రమించటము అనుకోవటం అను ప్రక్రియ చేతన పట్ల సర్వకర్మ బంధభావనలు తమకు తామే తోకముడుస్తున్నాయి. అనగా కర్మవ్యవహారములన్నీ నిష్ఫలస్థితిని నిరర్థకస్థితిని పొందుచున్నాయి. ఆపై కేవలము ఆత్మగా శేషించిన నాకు అవధూతకు ఇక ధ్యానము అను బాహ్యరూప విపర్యముతో పనేమున్నది. లేదు, ఆత్మభావనయే ధ్యానముగా నిరంతరము స్వాభావికము అగుచున్నది. సర్వము మమాత్మగా అనుక్షణికంగా స్వానుభవమవటమే క్రియాయోగము, ధ్యానము, తపస్సు, భక్తి, కర్మయోగమగుచున్నాయి. అట్లాగే విక్షేపో నాస్తి యస్మాత్మే న సమాధ్యాః తతో మమ. ఆత్మభావము ఇక్కడ గల దృక్ద్రష్ట దృశ్యములు సర్వదా ఆత్మయను సునిశ్చలత్వము నుండి ఏమాత్రము కూడా విక్షేపము లేనప్పుడు ఇక నాకు అవధుతకు శాస్త్రములు సూచిస్తున్న సమాధి యొక్క అభ్యాసము అనే విధి విధానముతో పని ఏమున్నది? మన ఏవ ఇదం ఆప్తవ్యం, మనస్సే ఇదంతా అనేక రూపములుగా పొందుతోంది, ఇక్కడ నానాత్వమే లేదు. అనగా విక్షేపముగాని సమాధిగాని ఇదర్ సెన్స్ ఆఫ్ డైవర్సిటీ ఓర్ సెన్స్ ఆఫ్ యూనిటీ అవన్నీ మనస్సు యొక్క వికారములు మాత్రమే. విక్షేపోవా సమాధిర్వా మనస్యత్ వికారణః ఆత్మకు సంబంధించినవి కావు. నేను నీవు కూడా ఆత్మస్వరూపులమే. అందుచేత ఆ విక్షేప సమాధి విశేషములు, సమాచారములు, అభ్యాసములు మనోసంబంధమైనవి మాత్రమే అని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. నిత్యానుభవ రూపస్య కో మే అనుభవ పృథక్. సర్వకాల సర్వావస్థలయందు అనన్యుడనే, అన్యమనునదే లేనివాడనే ఉండగా నాయందు నేనే ఈ సర్వరూపుడవై సర్వదా వెలుగొందుచుండగా ఇక నాకు యోగికి వేరుగా అనుభవించువాడు అనుభవము అనుభవించబడునవి అననవి ఎట్లా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఉండజాలవు. సర్వము సర్వదా సర్వత్రా స్వయముగా తానే అయి ఉన్న ఆత్మనే నేను. ఇది సత్యము. ఆత్మభావనచే నేను సర్వదా కృతకృత్యుడను, చేయవలసినదంతా చేసినవాడను, ప్రాప్తించుకోవలసినది ప్రాప్తించుకున్నవాడిని, ప్రాప్తం ప్రాప్త అయి ఉన్నాను. అకర్తను శాస్త్రీయంగాగాని లౌకికంగాగాని మరింకే రీతిగాగాని ఏదైనా నిర్వర్తించి ఆపై మరేదో పొందవలసినదంటూ ఎప్పుడూ ఏదీ నాకు లేదు. సర్వదా ఆత్మగా దోషరహితుడను, అలెపుడను, ప్రతి ఒక్క జీవుని విషయములోనూ ఇదియే నిత్యసత్యము. సాంకృతి మహర్షి హే సద్గురు, ఆత్మజ్ఞానానంతరము కూడా ప్రారబ్ధము అనివార్యమని కొందరు అంటూ ఉంటారు. ప్రారబ్ధము అనుభవించక తప్పదా? దత్తాత్రేయులవారు ఆత్మదృష్టిచే సత్యమగు ఆత్మయే ఇదంతాగా అనుభవమగుచుండగా ఇక కర్మలు కర్మఫలముల వలన కలుగు సుఖదుహఖ ద్వంద్వమునకు తావెక్కడిది? ఒకవేళ క్రితం జన్మల కర్మఫలాలు ప్రారబ్ధము రూపంగా ప్రవర్తించిన కూడా అదంతా లోక వ్యవహారార్థ జగన్నాటక వినోద చమత్కారంగా ప్రవర్తించునుగాక. మమ అకర్తృహ అలేప్యస్య, నా కర్తృత్వానికి నిర్మలత్వానికి లోటు ఏమీ ఉండదు. కనుక ప్రారబ్ధము అని పిలువబడే వర్తమాన కర్మలు లోకానుకూలము శాస్త్రానుకూలముగా వర్తించునుగాక. అథవా కృతకృత్యోపి లోకానుగ్రహ కామ్య శాస్త్రీయేణ ఏవమార్గేణ వర్తే అహం. నేను సర్వదా కృతకృత్యుడను అయి ఉండియే ఆత్మకు అభిన్నముగు లోకముల అనుకూలత కొరకు శాస్త్రముల సానుకూల్యత కొరకు కర్మలు నిర్వర్తిస్తే నిర్వర్తిస్తాను. లోక కళ్యాణము కొరకే అనువర్తించటం అవధూత యొక్క స్వభావమే అయి ఉన్నది. మమ కాక్షతేహ, లోకానుకూల శాస్త్రానుకూల వర్తనములను అంగీకరించి వర్తించినంత మాత్రము చేత ఆత్మతత్వమునకు కలుగులోటు ఏముంటుంది? దానివలన నాకేమీ బాధ ఏమీ లేదు. అవధూత సర్వజీవ స్వరూపములు లోక విశేష విన్యాసములు తానే అయి సర్వమునకు సాక్షిగా వేరుగా కూడా అయి ఉండియే దేవార్చన స్నాన శౌచ భిక్ష ఆదౌ వర్తతాం వపుః. ఈ భౌతిక దేహమును దేవతార్చనలయందు స్నానము మొదలైన శుచిక్రియలందు ఆహార విహార క్రియలందు భిక్షాటనయందు ప్రవర్తింపజేస్తూనే ఆత్మత్వము యొక్క ఆస్వాదనను చిరునవ్వుతో అనునిత్యముగా సర్వదా కొనసాగించున్నాడు. తారం జపతూ వాక్ వపురః, నోటితో తారకమంత్రము హరే రామ హరే రామ, ఓం నమః శివాయ శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే మొదలైనవి పలుకుచు ఉండవచ్చుగాక. పఠతాం ఆమ్నాయ మస్తకం. అట్లాగే ఆత్మతత్వమును నిర్వచించు ఉపనిషత్తులను మనస్సుతో పఠిస్తూ ఉండవచ్చు. విష్ణుంధ్యాయంతు చిత్తము విష్ణునామ సంకీర్తనతో ప్రవశ్యము పొందుతూ ఉండునుగాక. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ అంటూ శివతత్వము గానము చేస్తూ ఉండవచ్చుగాక. బుద్ధి జగత్తును చూస్తూనే ధీరత్వముతో బ్రహ్మానంద వైభవమునందు సద్విచారణ చేస్తూ ఉండవచ్చు. ఇవన్నీ ఒకవైపు జరిగితే జరుగుచూ ఉండవచ్చుగాక. మరొకవైపు అన్ని సందర్భములకు సంగతులకు సర్వదా సాక్షిహం కేవల సాక్షిని అని ఎరిగియే ఉంటున్నాను. ఆత్మసాక్షిగా కించిదపి అత్ర నకుర్వేణ, నేను ఏమీ చేయని వాడినే, నా పికారయే, నేను దేనికి కారణముగా అగుచుండటయు లేదు, ఏమీ చేయించటము లేదు. సర్వదా కృతకృత్యుడనే అత్యంత తృప్తిని ఆస్వాదిస్తూనే ఉన్నాను. నేను దేనికి కారణుడును కాదు, కారకుడను కాదు. సర్వమునకు ఆవల ఉండి సర్వమును సాక్షిగా అంతర్యామిగా బంగారు లోహమే సర్వ ఆభరణముల రూపముల వలె అనన్యముగా ఎల్లప్పుడూ వెలుగొందుచున్నాను. ఈవల అన్నీ చేస్తూ ఉన్నాను, ఆవల ఏమీ చేయనివాడనే ఉన్నాను. ధన్యోహం ధన్యోహం ధన్యోస్మి ధన్యోస్మి, నన్ను నేను ధన్యుడనుగా సర్వదా దర్శిస్తూ ఉన్నాను. అత్యంత తృప్తితో కూడిన మనస్సుతో ఈ విధంగా గమనించువాడనే ఉంటున్నాను. నిత్యం స్వాత్మానం అంజసావేద్మి, నిత్యము సత్యము అగు స్వాత్మ యొక్క అంజసము సామీప్యము ను నేను ఎరిగిన వాడినేగాని ఎరుగని వాడను కాను. శాస్త్రములు సాధనలు గురువులు ఆత్మ గురించి నేను ఎరిగియే ఉన్నానని నాకు గుర్తు చేస్తున్నారు. అది విని నేను ఓను కదా అని శాస్త్రములకు గురువులకు వంత పలుకుచున్నాను. బ్రహ్మానందో విభాతిమే స్పష్టం, బ్రహ్మానందము నా పట్ల సుస్పష్టముగా భాసించుచున్నవి. దుహఖం సాంసారికం నా వీక్ష్య ఆద్య, అట్లు భాసించుచున్న ఆత్మను నేను దర్శించుచుండగా ఇతః పూర్వము ఉన్నట్లుగా అగుపించిన సంసార దుహఖముల క్రీనీడ కూడా ఇప్పుడు కనిపించటము లేదు. స్వస్య అజ్ఞానం పలాయితం క్వాపి, దీపం వెలిగించిన మరుక్షణం చీకటి ఏమైనది, ఎటు పోయింది, ఏమో, మొత్తం మీద చీకటి పటాపంచలు అగుచున్నది కదా. ఆత్మ గురించిన గుర్తు ఎరుగుచుండగా నా యొక్క అజ్ఞానము ఎటువైపు పలాయనము చిత్తగిస్తోందో కూడా చెప్పలేకపోతున్నాను. ఆత్మానందముతో కూడిన పరమ పవిత్ర దృష్టి సర్వత్రా వెలిచున్నది. కర్తవ్యం మే న విద్యతే కించిత్, ఇది ఇంకా చేయాలి, అప్పుడు అది పొందుతాను అననదేమీ నాకు లేదు. కించిత్ కూడా కర్తవ్యమననదేదీ లేదు, కనుక కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కలలో ఇది నేను చేసి అది పొందాలి అననదేమీ కలకు ముందుగాని కలలోగాని ఉండవు కదా. కలలో ఇది పొందాలి అది పొందకూడదు అని తలచి ఒకడు కలకు అపక్రమించడు కదా. అట్లాగే జాగ్రత్తలో ఇది పొందాలి, అది కాదు ఇది చేయాలి, అది కాదు అననదేమీ నాకు అవధూతకు ఉండదు. ప్రాప్తవ్యం సర్వం అద్య సంపన్నం, నేను ఇంకనూ పొందవలసినదంటూ 14 లోకాలలో ఎక్కడా ఏదీ లేదు. ఆత్మస్వరూప భావనచే ప్రాప్తించవలసినది ప్రాప్తించినదైనది. సుసంపన్నుడనే ఉన్నాను. లోకాలన్నీ నాలోనే ఉండగా నేను లోకముల నుండి ఏదో పొందటము ఎక్కడిది? జీవాత్మగా లోక సంచారినే ఉంటూనే పరమాత్మగా లోకములన్నీ నాయందే కలిగి ఉన్నాను. తృప్తేహ మే కో ఉపమా భవేత్ లోకే. ఆత్మజ్ఞానముచే ఆత్మాహం భావనచే ఆత్మతృప్తి పొంది ఉంటున్నాను. ఇట్టి తృప్తి దృశ్య వస్తువులు లభించినప్పటి తృప్తి కాదు. ఆత్మతృప్తితో పోల్చగలిగిన లోకగతమైన అపమానము ఏదీ లేదు. పునః పునః ఆత్మాహం అనుభూతిచే ధన్యుడను ధన్యుడను. అహోపుణ్యం అహోపుణ్య ఫలితం ఫలితం దృఢం. అస్య పుణ్యస్య సంపత్తే అహోవయం అహోవయం. ఆత్మజ్ఞానము యొక్క పుణ్యఫలమును చూచి నాకు నేనే నన్ను చూచుకొని ఆశ్చర్యపడుచున్నాను, ఆనందపడుచున్నాను. అహోజ్ఞానం అహోజ్ఞానం. అహా, ఆత్మజ్ఞానము సమక్షముతో తదితర ప్రాపంచక దృశ్య వ్యవహార ధన వ్యవహార సంబంధమైన జ్ఞానములు సూర్యకాంతిలో వెలిగించే దివిటీల వంటివి కదా. అహోసుఖం అహోసుఖం. ఆత్మానందము ఎంతటి ఆశ్చర్యకరముగు సుఖము. ఇంద్రియ సుఖములు ఎందుకు పనికి వస్తాయి? మంచినీటి సరస్సులో స్నానం చేసినవాడు ఇంటికి తిరిగి వస్తూ బాటలో గల మురికి గుంటలలో స్నానం చేస్తూ కాసేపు క్రీడించి ఇంటికి చేరాలనుకుంటాడా? లేదు కదా. అహోశాస్త్రం అహోశాస్త్రం. ప్రపంచంలో అనేక శాస్త్రాలు ఉండవచ్చుగాక, కాని ఆత్మతత్వమును నిర్వచిస్తున్న వేదాంత శాస్త్రము లేక తత్వశాస్త్రము లేక అధ్యాత్మశాస్త్రము ఎంతటి ఆశ్చర్యకరం, ఎంతటి ప్రయోజనకరం. అది అనిర్వచనీయం, అప్రతిహతం, అమోఘం. శ్రేయః శ్రేయం. రక్తమాంస నిర్మిత దేహబద్ధుడను నేను అనుస్థితి నుండి ఒక పురుగు నుండి బ్రహ్మ వరకు గల సర్వదేహములలో ప్రకాశించు సాక్షియే నేను అనే స్థితికి చేర్చుచున్నది. అహో గురుహ అహో గురుహ. సహజమగు నా స్వస్వరూపమును నిర్వచించి నిరూపిస్తూ బోధిస్తున్న సద్గురువు యొక్క ఔన్నత్యము ఎంత గొప్పది. వర్ణనాతీతం. అపరోక్షజ్ఞాన సమాచారము అందిస్తున్న గురువు ఎంతటి గొప్పవాడు. ఆత్మబంధు మమాత్మానందమధురాతి మధురమహత్స్వరూపుడే. ఈ అవధూతోపనిషత్ రూపంగా దత్తాత్రేయుల వారిచే ప్రవచించబడిన అవధూతల అనుభవమును ఎవ్వరు శ్రద్ధగా అధ్యయనం చేస్తారో? అట్టివారు కూతకృత్యులు, వారి జన్మ సార్థకం, అవధూత స్థానము చేరగలరు. ఇందలి సారమును గ్రహించువాడు సర్వదోషముల నుండి విముక్తుడు అగుచున్నాడు. సురాపానము, బంగారము దొంగిలించటము, బ్రహ్మహత్య మొదలైన మహాపాతక అపపాతకముల నుండి కూడా అట్టి విద్యార్థి లేక అధ్యయని పవిత్రుడు అగుచున్నాడు. కృతకృత్యుడు అవగలడు. సర్వదోషముల నుండి పరిశుభ్రుడగుచున్నాడు. ఏవం విదిత్వా స్వేచ్ఛాచారపరో భూయాత్ యోగం. యోగసాధనల యొక్క అంతిమ ప్రయోజనము ఈ ఉపనిషత్లో సూచించబడిన ఆత్మసాక్షాత్కారమే. అవధూతగానము శ్లో తృప్త్యత్ ఏవం స్వమనసా మన్యతే అసౌ నిరంతరం. ధన్యోహం నిత్యం స్వాత్మాన మంజసా వేద్మి. ధన్యోహం ధన్యోహం. బ్రహ్మానందో విభాతి మే స్పష్టం. ధన్యోహం ధన్యోహం. దుహఖం సాంసారికం న వీక్షేద్య. ధన్యోహం ధన్యోహం. స్వస్య అజ్ఞానం పలాయితం క్వాపి. ధన్యోహం ధన్యోహం. కర్తవ్యం మే న విద్యతే కించిత్. ధన్యోహం ధన్యోహం. ప్రాప్తవ్యం సర్వమధ్య సంపన్నం. ధన్యోహం ధన్యోహం. తృప్తేహ మే కోపమా భవేత్ లోకే. ధన్యోహం ధన్యోహం. ధన్యో ధన్యః పునః పునః ధన్యః. అహో పుణ్యం అహో పుణ్యం. ఫలితం ఫలితం దృఢం. అస్య పుణ్యస్య సంపత్తేః అహో వయం అహో వయం. అహో జ్ఞానం అహో జ్ఞానం. అహో సుఖం అహో సుఖం. అహో శాస్త్రం అహో శాస్త్రం. అహో గురుః అహో గురుః. య ఇదం అధితే సోపి కృతకృత్యో భవతి అవధూతో భవతి. సురపానాత్ పూతో భవతి. స్వర్ణస్థేయాత్ పూతో భవతి. బ్రహ్మహత్యాత్ పూతో భవతి. కృతకృత్యాత్ పూతో భవతి. ఏవం విదిత్వా స్వేచ్ఛాచారపరో భూయాత్ ఓం సత్యమితి. ఇతి అవధూత ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.